17 ఆధికారిక పురుషులు. ఆత్మధ్యానం కలిగినా కూడా వెనుకటి యోగబలం ఇంకా కొనసాగుతోంది కనుక వాడి జన్మలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా జ్ఞానసిద్ధి కలిగినాక కూడా దేహధారణ కలిగి ఉండేవాడిని జీవన్ముక్తుడని పిలుస్తారు. ఒకడు జీవన్ముక్తుడు అయినాక కూడా ఇంకా దేహధారణ చెయ్యవలసిన పని ఉంటే అలాంటి మహానుభావుల వల్ల బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ప్రక్రియల్లో కొన్ని ఆధికారిక కృత్మాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అందువల్ల వారి శరీరాలని ఆధికారిక శరీరాలని, ఆ శరీరాలను ధరించి ఉన్నవారిని ఆధికారిక పురుషులని పిలుస్తూ ఉంటారు. ఇందాక నీకు చెప్పాగదా, ఈ వ్యాసభగవానుడు ఇంకా 8 సార్లు మహాభారతం వ్రాయవలసి ఉంది. ఆ తరువాత చతుర్ముఖ బ్రహ్మశరీరం ధరించవలసి ఉంది. ఈ పనుల వల్ల కోట్ల కోట్ల జీవరాశులకు ఉపకారం కలిగించవలసి ఉంది. ఇలా ఆధికారిక పురుషత్వయోగం వ్యాసుడికి ఉండడం వల్ల ఇతనికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగినా కూడా నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండిపోవడం గాని, దేహాన్ని పూర్తిగా వదిలేసి విదేహ కైవల్యంలోకి వెళ్లిపోవడం గాని సాధ్యం కాదు. ఎందుకంటే ఈ సృష్టి ప్రక్రియకు ఇలాంటి ఆధికారిక పురుషులు కావాలి. అందువల్ల వారు పైకి శరీరధారులు లాగా కనిపించినా కూడా, పూర్వ యోగబలంచేత ఏవోవో పనులు చేస్తున్నా కూడా వారు అజ్ఞానులేమోనని మనం భ్రమించకూడదు. వారు పరిపూర్ణ జ్ఞానులే. ఇక సుకుడంటావా? ఇలా ఆధికారిక శరీరధారణ చెయ్యవలసిన అవసరం అతనికి లేదు. అతని యొక్క పూర్వ కర్మయుగంలో ఈ రకమైన యోగం లేదు. అందువల్ల అతడు జనక మహారాజు దగ్గర చిత్తనైర్మల్యాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన వెంటనే మేరుశఖరానికి చేరి తన జీవితశేషమంతా నిర్వికల్ప సమాధిలో గడిపేసి ఆ తరువాత శాశ్వతమైనటువంటి విదేహ కైవల్యంలోకి ప్రవేశించాడు. అందువల్ల అతడు పరిపూర్ణ జ్ఞానవంతుడని ప్రజలు త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతే తప్ప జ్ఞాన విషయంలో వ్యాసుడికి, సుకుడికి ఏమాత్రమూ తారతమ్యం లేదు.